కలితి దేవదేవా కొలువు మానితి మహాప్రభు శరణు శరణని తిరిగి వచ్చితిని కనికరించి శరణమును సగు పిలుపు మరచితి దేవదేవా కొలువు మానితి మహాప్రభు శరణు శరణని తిరిగి వచ్చితిని కనికరించి కావు దేవా పిలుపు మరచితి దేవదేవా మమకారం మాటు వేసి కాటు వేసే మాయదారి మమకారం మాటు వేసి కాటు వేసే స్వార్థ చింతన పెరిగిపోవగా స్వార్థ చింతన పెరిగిపోవగా దారి తప్పితి పాపము చేసితి పిలుపు మరచితి దేవదేవా కొలువు మానితి మహాప్రభు శరణు శరణని తిరిగి వచ్చితిని కనికరించి శరణమును సగు పిలుపు మరచితి దేవదేవా నిజమంటిని దానిని నేను పాటింపకుంటిని నీ ప్రేమే నిజమంటిని దానిని నేను పాటింపకుంటిని చీకటి మాటే నయమనుకుంటిని చీకటి మాటే నయమనుకుంటిని స్వార్థ చింతన పెరిగిపోవగా పిలుపు మరచితి దేవదేవా కొలువు మానితి మహాప్రభు శరణు శరణని తిరిగి వచ్చితిని కనికరించి కావు దేవా పిలుపు మరచితి దేవదేవా.